సమాధులు కడుతున్నాం, కన్నీళ్ళు ఇవ్వండి. ఏడుపుతో ఎండిన గుండెలు కన్నీటి బండలు, కరిగితే సముద్రమై తుపాకుల జాతిని ముంచేస్తాయి. నేటి పసితనాన్ని రేపటి తరాన్ని నెత్తుటి స్నానం చేయించడం ఏ మానవ నాగరికత పునాదుల విషపు విత్తనాలు. అన్యాయం చేశారా? మీ అమ్మాయిల్ని ఏడిపించారా? పుట్టినరోజును బట్టి మరణరేఖ మీరే రాస్తారా? వయసును చూసి జీవితాలు చిదిమేస్తారా? ఏ నదుల నీళ్లు తాగి పెరిగిన నాగరికత ఇది? అందరినీ చల్లగా చూడమని ఆకాశానికి వినబడేలా అరిచే అల్లా చిన్నపిల్లల ఊపిరి పీల్చేయమని మీ తుపాకులకు చెప్పాడా? పసికూనలకు గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాలన్న ఆలోచన నీకు రాగానే బుల్లెట్లు కూడా సిగ్గుపడి ఉంటాయే నీ చేతిలో పడ్డందుకు. చంపే బుల్లెట్ కన్నా చదివే పుస్తకమై పుట్టుంటే ఆ పిల్లల చేతుల్లో మెరిసే క్షణమైనా దక్కేదని కుమిలిపోయి ఉంటాయి. నీ బుద్ధి బుల్లెట్ అయినప్పుడు అవి మాత్రం ఏం చేస్తాయి? నీ బుర్రలో బురద ఉన్నప్పుడు బుల్లెట్ ఏం చేస్తుంది? నెత్తుటి వరదై ప్రవహిస్తుంది. పత్తిలాంటి పసిదేహాల్లోకి సందేహం లేదు, నువ్వు నరరూప రాక్షసుడవేనంటూ దుఃఖంతో దూసుకుపోయి ఉంటాయి. బుల్లెట్ ఎప్పుడూ రక్తాన్నే ప్రసవిస్తుంది, స్రవిస్తుంది. చేతులెవరివైనా చేతలెవరివైనా అవి నెత్తుటి విత్తనాలే అవుతాయి. అసలు ఒక అమ్మకి పుట్టినవాడికి మరో అమ్మ ప్రేమను లాక్కునే హక్కెక్కడుంది? ఏ మతం చెప్పింది అమ్మ ప్రేమను హరించమని? అమ్మల ఆక్రందన శతకోటి సహస్ర శాపాలై ఇక నీ నరహంతక జాతి వంధ్యశిలలై వాడలా వాసనలేని పువ్వులై వాడిపోతుందేమో చూడు. కళ్ళున్నందుకు అల్లాను చూడాలి, చేతులున్నందుకు అల్లాను ప్రార్థించాలి, చెవులున్నందుకు అల్లా పాట వినాలి, పెదవులున్నందుకు అల్లా మాట పలకాలి, కాళ్ళున్నందుకు అల్లా వైపు ఒకే చూపుతో నడవాలి. కళ్ళున్నందుకు నువ్వు పసికూనలకు గురిపెట్టావు, చేతులున్నందుకు నువ్వు తుపాకీని పట్టావు, చెవులున్నందుకు పసికూనలను తాకిన బుల్లెట్ శబ్దం విన్నావు, పెదవులున్నందుకు పగతో పలికావు, కాళ్ళున్నందుకు మసీదు లాంటి మదర్సా వైపు నడిచి మానవజాతి సిగ్గుపడే నరమేధం సృష్టించావు. ఎవరి కోసం వాళ్ళు తమ పసిమొగ్గలను నీకోసం త్యాగం చేయాలి? ట్రిగ్గర్ మీద వేలు పెట్టి బుల్లెట్ పేల్చడమే గొప్పయితే ఆ మాత్రం గొప్పతనం మేం సాధించలేమా? మీ అమ్మ నిన్ను అలా తయారు చేసిందని తల్లులందరూ తల్లడిల్లేలా రేపటి ఆశల పూలు పూసే భావి వృక్షాలను బుల్లెట్లకు బలి చేస్తావా? మనిషి బతుకవ్వాలి, మనిషి నిలువెత్తు బాంబు కావాలని ఏ మతం చెప్పింది? కొన్ని తరాల మూర్ఖత్వానికి మొలిచిన విషవృక్షాణి నువ్వు. నువ్వు దోచేసిన మనశ్శాంతి నీ పాలిట విషబీజం అవుతుంది. ఒకట రెండ 148 సమాధుల్లోంచి శపించే పసికూనలు నీ ప్రాణవాయువులను పీల్చేసే విషవాయువులను వెదజల్లే శక్తిని ఆవాహన చేస్తారు. కన్నీళ్లు కూడా గుండె కింద గడ్డకట్టిపోయే కర్కశత్వాన్ని, మానవత్వ మరణం చివరి క్షణాన్ని కళ్ళ ముందు నిలబెట్టావు. కన్నీళ్లతో తమ పేగు తునకల సమాధుల్ని తడిచేసి మళ్లీ మళ్లీ చేతులతో తవ్వేసుంటారు. కన్నీళ్లు కూడా గుండె కింద గడ్డకట్టిపోయే కర్కశత్వాన్ని, మానవత్వ మరణం చివరి క్షణాన్ని కళ్ళ ముందు నిలబెట్టావు. కన్నీళ్లతో తమ పేగు తునకల సమాధుల్ని తడిచేసి మళ్లీ మళ్లీ చేతులతో తవ్వేసుంటారు. మరోసారి చివరిసారి కళ్ళారా నెత్తుటి ముద్దల్ని చూసుకోవాలని. నిన్ను శపించడానికి అక్షరాలు సిగ్గుపడుతున్నాయి. భాష భయపడుతోంది ఇంకా నాశనమైపోతానేమోనని. మానవత్వం భయపడుతోంది, దాని పేరు మార్చి దానవత్వం అంటారేమోనని. బుల్లెట్లకు బలైపోయిన బాల్యం, వందల కుటుంబాల కన్నీళ్లు పీల్చేసిన నీ క్రౌర్యం, రేపటి తరం నాశనానికి నువ్వు రగిల్చిన రాక్షసత్వం, క్షణక్షణం నాశనం చేసే తరం తయారవుతోంది. పూలను బుల్లెట్లు చేసి నిన్ను పొడి చేసే తరం తయారవుతోంది. పూలను బుల్లెట్లు చేసి నిన్ను పొడి చేసే తరం తయారవుతోంది. ఇక భయపడు, నీ చావుకు ఆహ్వాన గీతం పాడు. ఇక భయపడు, నీ చావుకు ఆహ్వాన గీతం పాడు.